Musica, musica, musica, musica, liozza. Galina, galina, galina, galina, danzi. Musica, musica, musica, musica, paio. Musica, lirica, transiut. Musica, musica, musica, musica, liozza. Galina, galina, galina, galina, danzi. Musica, musica, musica, musica, paio. Musica, lirica, transiut. బొమ్మలని పువ్వ నాతోటి బ్యాలే ఆడిస్తావా, వొల్గనది బొంగై నా ప్రేమే చిలికే పాటై రావా. గులుకు మదిని పిలిచే మరుల జడికి మనసు తడిసే, సొగసు రగిలి సెగలు రేపే, వయసు వరస తెలిపే. వెలిగి వెలుగులారని పువ్వులకు పొగురు తగ్గిని, దేవునికి రుణము తీరని నేలపై నిన్ను కనగది. వెలుగువారినదో పొగరు తగ్గినదో రుణము తీరినదో నన్నిల కనగని. కొమ్మలని పువ్వ నాతోటి బ్యాలే ఆడిస్తావా, వొల్గనది బొంగై నా ప్రేమే చిలికే పాటై రావా. కొమ్మలని పువ్వ నాతోటి బ్యాలే ఆడిస్తావా. మనసు తడిసే, సొగసు రగిలి సెగలు రేపే, సుపరస తలిపే మగవ గుళకు మదిని పిలిచే మరుల జడికి మనసు తడిసే సొగసు రగిలి సగలు రేపే భయ సుపరస తలిపే